coração nu. Nina coração nu. Jolele padaga veduke veduka andame viluga baname veyaga premane mayaga telene uhalu ikanu antu nenantu girigi talelevule neela kasam. ప్రేమించడం నీకోసమేనే జీవించడం, నీది నాది జన్మబంధం, గుండే గుండే మార్చుకున్నావు. కోరేందుకే మాట మిగిలిందిగా, నీ తోడు దొరికిందిగా. మంత్రం నువ్వే స్వర్గం అంటే ఏమిటంటే, నీ ఉన్న చోటే అంటా చెలి. నిత్యం నన్ను వెన్ను తట్టి నడిపించు మార్గము నువ్వే మరి. చిరుగాలి పొర కూడా చొరలేదులే, నిన్ను నన్ను విడదీయగా.